మూడు కళ్యాణగుణశాలిని సం భా కళ్యాణగుణశాలిని కళ్యాణః సుఖకర్తారః తెరియే గుణాః సత్యకామ సత్యసంకల్ప సర్వాధిపత్య సర్వేశానత్వీ వామనిత్వ సమ్యద్వామత్వాదయ తేస్యాః శాలయంత ఇతి తథా ఏనాం శోభయంతితి వా శాల్యత ఇతి వా కళ్యాణగుణశాలిని తథా చ కళ్యాణశ్చ గుణశ్చ కళ్యాణగుణాః శాలయం సేన మితి కళ్యాణగుణశాలిని అస్మిన్ సమాసే దేవతాయాః పరాధీనగుణత్వం స్వతః శుద్ధచైతన్యత్వం చ స్ఫురితం కళ్యాణగుణే ఎనిమిది శాల్యత ఇత్యత్ర గుణవత్వమాత్రం దేవతాయాః ద్యోత్యతే తస్య ఔపాధికత్వం వైదికమపి స్తుతో తదప్రకటనం న దోషాయ యది గుణానా మారోపితత్వేన తత్సంకీర్తనస్య భేదబుద్ధి సమయే తత్కూపాప్రాప్తిహేతుత్వేన ఆవశ్యకత్వం తథా ఆరూపి తదపవాద ప్రహసరం శుద్ధచైతన్యాభేదధ్యానరూప ముఖ్యభజనం ముఖ్యమేవేతి సంపాదయితుం స్వగురుపదిష్ట మార్గేణ సుకరమేవేతి నాతి విస్తార్యతే ఓం కళ్యాణగుణశాలిన్యే నమః లలితా త్రిసతి ఆం వి సత్యకామ సత్యసంకల్ప సర్వాధిపత్య సర్వేశానత్వ వామనిత్వ సమ్యద్వామత్వాది సుఖదాయకములైన గుణములు పరమేశ్వరి వలన ప్రకాశించుచున్నవి లేక ఆ గుణములు ఈ జగన్మాతను శోభింపజేయుచున్నవి అథవా తద్గుణ సంపదచే ఈమె విరాజిల్లుచున్నదిగాన కళ్యాణగుణశాలిని యను నామముచే స్తుతింపబడుచున్నది. కళ్యాణప్రదములైన గుణములు ఈ పరాదేవిని ప్రకాశింపజేయుచున్నవిగాన ఆమె కళ్యాణగుణశాలిని. ఈ సమాసమునందు పరాదేవి యొక్క పరాధీన గుణవత్వము స్వయం ప్రకాశ చైతన్యనత్వము ద్యోతమానమవుచున్నది. కళ్యాణగుణే అహశాల్యతే కళ్యాణగుణములచేత ప్రకాశింపచేయబడుచున్నది అను సమాసమున దేవత యొక్క గుణవత మాత్రము స్ఫురింపజేయబడుచున్నది. ఆమెకు గల ఔపాధికత్వము వేదసమ్మతమైనను స్తుతియందు దాని నభివ్యక్తము చేయకుండుట దోషము కాదు. గుణములారోపితములగుట వలన తాను దేవి వేణు భేదబుద్ధి కాలములో తదైన తాగుణ సంకీర్తనము ఆ దేవి యొక్క అనుగ్రహ సంపాదన హేతువగుట వలన ఆ దేవికి గుణవత్వము చెప్పుట యావశ్యకమని తెలియనగును అయినను ఆ గుణవత్వమునకు అపపాదపురసరముగా శుద్ధచైతన్యముతో అభేదముగా ధ్యానము చేయుటయనడి ముఖ్యభజనము ప్రధానమైనదే ఎని గ్రహించనగును. ఈ విషయమును స్వగురుపదిష్టమైన మార్గము ద్వారా తెలుసుకొనుట సుకరమేయని ఇచట విసరించి వివరించుటలేదు.